వెల్కమ్ సార్, ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుండెలు తీస్తాను. ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుండెలు తీస్తాను. ఈ పేటకు ఈ చోటుకునే బహదూర్, ఈ పేటకు ఈ చోటుకునే బహదూర్, ఎవడైనా నా ముందు బలదూర్ శంషర్. ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుండెలు తీస్తాను. చేస్తాను కూలి కోసము, ప్రాణాలు తీస్తాను మాట కోసము. మాటలోన మనిషిలోన తిరకాసొస్తే, మాటలోన మనిషిలోన తిరకాసొస్తే, పని చెప్పిన వాటి పని పట్టేస్తాను, పీక నొక్కేస్తాను శంషర్. ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుండెలు తీస్తాను. ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుంటలు తీస్తాను. పొద్దుగూకితే మనకు చుక్క పడాలి, సద్దు మణిగితే చక్కని చుక్క కావాలి. పొద్దుగూకితే మనకు చుక్క పడాలి, సద్దు మణిగితే చక్కని చుక్క కావాలి. ఖుషి వేళకి రాగికి ఒప్పుకోను, లక్షలు కోట్లిచ్చిన లెక్క చేయను, నేను లెక్క చేయను శంషర్. ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుండెలు తీస్తాను. ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుండెలు తీస్తాను. లోకంతో నాకేమి పేచీ లేదు, లోక మరమ్మత్తు నా పూచీ కాదు. ఎవడికి వంగి నేను సలాం కొట్టను, ఎవడికి వంగి నేను సలాం కొట్టను. నబాబుల బతికేందుకు పెట్టి పుట్టాను, నేను పెట్టి పుట్టాను శంషర్. ఎవడికంటే తక్కువ నేను, ఎదురొస్తే గుండెలు తీస్తాను. ఈ పేటకు ఈ చోటుకునే బహదూర్, ఈ పేటకు ఈ చోటుకునే బహదూర్, ఎవడైనా నా ముందు బలదూర్ శంషర్.